ప్రియతమా ప్రియతమా ప్రీతమా తనువులా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చి రవిలమ్మా ఎన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా భామా వేద పాఠం ఒకసారి వల్లె వేయవా గినిగింత రాగం తొలిసారి నేర్పి చూడవా అది ప్రేమ లాంఛనం మధుమాసమీలినం మరుమల్లె శోభనం స్వరగాన సాధనం తారలన్ని ధార పోసే సోయగాలు మల్లలే తెచ్చి మాలలే గుచ్చే రావిలమ్మా వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా ప్రేమే నీవే భామా ప్రియతమా తగిలిన హృదయమా కుటీరం మన సామ్యవాద రూపమై ఒకసారి ఉత్తరం అవుదాము ఉత్తరం నది కోరు పుష్కరం మనసైన కాపురం పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే హంగమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మల్లెలే గుచ్చి రవిలమ్మా వెన్నెలే పోసి వేణువే పాడే ప్రేమే నీవే భామా ప్రియతమా తగిలిన హృదయమా.